शशि शशिरेखा ओ माट चप्पाली चप्पा का फील काका ओ प्रसाद ఓ శశిరేఖ నీ చుట్టూ బిలియన్స్ నవన్నీ ఈఎంఐస్ రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది ఇంకా ప్రసాదు ప్రసాదు కమ్ ఆన్ ఏ టెన్షన్ వద్దు ఎవ్రీథింగ్ చూసుకుంటా పిపిడం దుం కొట్టు ఓ శశిరేఖ నాకోకే నీకోకే మీ బాబు సంగతేంటి సిగ్నల్ ఇచ్చే చాలమ్మా కొండ మీది కోహినూరు కావాలా జంగిల్ ఎల్లి జాగువారు తేవాలా పద పద పద పరుగున పద పద నేనే నీ టాక్సీ చక చక చక చక జతపడి మనం ఇక చూడదాం గెలాక్సీ అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు శశిరేఖ ప్రసాద.